Book 2 51 51 قضاء الحاجات కొనుగోలు చేయడం أريد أن أذهب إلى المكتبة العامة నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది أريد أن أذهب إلى مكتبة بيع الكتب. నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى كشك الجرائد. నాకు సమాచార పత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది. أريد أن أستعير كتاباً. నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది. أريد أن أشتري كتابا. నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది. أريد أن أشتري جريدة. నాకు ఒక సమాచార పత్రం కొనాలని ఉంది. أريد أن أذهب إلى المكتبة العامة لكي أستعير كتابا. నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى المكتبة لكي أشتري كتاباً. ఒక పుస్తకం కొనేందుకు నాకు పుస్తకశాల దుకాణానికి వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى الكشك لكي أشتري جريدة. ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى أخصائي نظارات. నాకు కళ్ళద్దాలు తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى السوبرماركت. నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى المخبز. నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది. أريد أن أشتري نظارة. నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది. أريد أن أشتري فواكه وخضروات. నాకు పళ్ళు కూరగాయల్ని కొనాలని ఉంది. أريد أن أشتري خبز حمام وخبز عادي. నాకు రోల్స్ మరియు బ్రెడ్ కావాలని ఉంది. أريد أن أذهب إلى أخصائي نظارات لأشتري نظارة. కళ్ళజోడు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి వెళ్ళాలని ఉంది. أريد أن أذهب إلى سوبر ماركت لأشتري فواكه وخضروات. పళ్ళు కూరగాయలు కొనడానికి నేను ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి. أريد أن أذهب إلى المخبز لأشتري خبز حمام وخبز عادي. رولز ماريو بريد كونادانكي نينوكا بيكريكي ويلالي.